166 హల్యవర్జిత సం ధా హల్యవర్జిత ఆయి హల సంబంధి హల్యం కూప్యాది ద్వారా జనకత్వం తద్వర్జిత కామాదివిహీన శుద్ధ చైతన్య స్వరూపత్వాత్ హల్యం కపట మిశ్రేష్వన్యథా స్వాంత శరణావిష్కృతి తేన వర్జిత అవిద్యావరహిత తత్వం పదలక్ష్యార్థభూతత్వాదితి యావత్ ఓం హల్యవర్ణి తాయ నమః క్యూ ఆం వి హలమనగా నాగలి హలమునకు సంబంధించినది హల్యము వ్యవసాయము ద్వారా కలుగునట్టి ఐశ్వర్యము హల్యము కామక్రోధాదరహితమైన శుద్ధ చైతన్య స్వరూపము గలదగుటచే పరాశక్తి హల్యవర్జితాయని స్తననీయగుచున్నది. హల్యమనగా కపటమని గూడా తమయంత్క యజ్ఞము గలదు. మిత్రుల విషయమున కరణములోనున్న భానమును ఉన్నది యున్నటులగాక మయి యొక్క తీకుగా ప్రకటించుట హల్యమనబడును. అవిద్యాస్పర్శ లేనితిత్వమసి యను మహావాక్యము నందలి తత్వం పద లక్ష్యార్థభూతురాలగుట వలన దేవి కపటమనెడి దోషము లేనిది కావున జగన్మాత హల్యసర్జిత కపటవహిత అయ్యని కీర్తింపబడును. శంకర గ్రంథరత్నావళి